विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం. అన్ర ఇవులగం అళందాయడి పోట్రి అన్ర ఇవులగం అళందాయడి పోట్రి అన్ర ఇవులగం అళందాయడి పోట్రి చెన్రంగు తెన్ ఇలంగై చెట్రాయ్ తిరల్ పోట్రి చెన్రంగు తెన్ ఇలంగై చెట్రాయ్ తిరల్ పోట్రి పొండ్ర చగడం உதைத்தாய் பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாயறிந்தாய் கடல் போற்றி கன்று குணிலாயறிந்தாய் பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரம் பாவாய் இன்று யாம் வந்தோம் இறங்கேலோரம் பாவாய் ఈ పాసురం యొక్క తాత్పర్యం. పూర్వము బలిచక్రవర్తి తనది కాని దేవలోకమును ఆక్రమించి దేవతలను బాధింపగా వాని వద్ద నుండి లోకమునంతను దానముగా పొంది రెండు లోకములను పాదములతో ఆక్రమించిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. రావణాసురుడు సీతాదేవిని అపహరింపగా అతడు లంకానగరమునకు వెళ్లి సుందరములైన భవనములు కోటయుగల దక్షిణ దిశయందలి ఆ నగరమును రాక్షసులను వారికి అధిపతియగు రావణుని నాశనమునర్చిన మీ భుజపరాక్రమమునకు మంగళము. శ్రీకృష్ణ అవతారమున రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని కాలు సాచి నేలకూల్చిన సాటిలేని మీ ఘనకీర్తికి మంగళము. వత్సాసురుని చంపునప్పుడు వెలగచెట్టుపై ఆవేశించి ఉన్న రాక్షసుని సంహరించుటకై ముందు వెనకలకు సాగించిన మీ దివ్య పాదారవిందములకు సన్మంగళము. ఇంద్రుడు తన యాగము జరుగునీయలేదను కోపముతో రాళవానను కురిపించగా గోపాలులకు గోవులకు బాధ కలుక్కుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యాతిశయమునకు మంగళము. శత్రువులను సమూలంగా పెకిలించి విజయమును సంపాదించిన మీ హస్తమందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారము నీ వీర చరిత్రలనే కీర్తించి పరా అనుడు వ్రత సాధనమును పొందుటకు మేమీనాడు వచ్చి ఉన్నాము. మమ్ములను అనుగ్రహింపుము. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.